బంధనరూపణము బీజం సంసృత భూమిజస్యతు తమో దేహాత్మధీరంకుర రాగ పల్లవ మంబు కర్మ తు వపుః స్కంధోసవ శాఖికాః అగ్రా నీహ్య సంహతిశ్చ విష్యాః పుష్పాణి దోహకం ఫలం నానాకర్మ సముద్భవం బహు విధం భోక్తాత్ర జీవః ఖగః. 147. సంసృత భూమిజస్య ఈ సంసార వృక్షమునకు బీజం మూల కారణము తమః అజ్ఞానము దేహాత్మధేహ అదేహమే నేను అనెడు బుద్ధి అంకురః అంకురము రాగః రాగము పల్లవం చిగురు కర్మ తు కర్మయే అంబోదకము వపుః శరీరము స్కంధహమ్రాను అసవః ప్రాణములు శాఖికాః కొమ్మలు ఇన్హియ సంహతీశ్చ ఇంద్రియ సముదాయము అగ్రాణి అగ్రములు విషయాః విషయములు పుష్పాణి పుష్పములు నానాకర్మసముద్భవం వివిధ కర్మల వలన కలిగిన బహువిధం అనేక విధములైన దుహఖం దుహఖము ఫలం ఫలము అత్ర వృక్షమునందు జీవః జీవుడు భోక్త ఖగః ఫలమును రక్షించు పక్షి. 222. బంధనరూపణము 223. సంసారమే వృక్షము, దీనికి మూలకారణము అజ్ఞానమే. తు అజ్ఞానమే మూలము, మరియొకటి శబ్దము అవధారణార్థకము కాదు అని అర్థము. అనాత్మేందు ఆత్మత్వబుద్ధి కేవలము అజ్ఞానము వలన మాత్రమే కలుగునుగాన దేహత్మబుద్ధి అంకురము. అంకు అట్లే శరీరాత్మత్వ గములు జనించిన వెంటనే చిగురు జనించును. బుద్ధి కలిగిన వెంటనే శరీరానుకూలములగు పదార్థములే తనకు అనుకూలములనెడు అభిప్రాయముతో విషయములయందు ఇచ్ఛ కలుగును. అదియే రాగము, ఆ రాగమే పల్లవము, అంబు వృక్షము పెరుగుటకు హేతువగు నీరు. కర్మ తు కర్మయే తు వెనుకట వలెనే అవధారణార్థకము. కుర్వతే కర్మ భోగాయ కర్మ కర్తుం చ భుజ్యతే భోగము కొరకే కర్మ చేయుచుందురు కర్మ చేయుటకే అనుభవించుచుందురు అని అభియుక్తోక్తి శరీరమే స్కంధము. ఏ భాగము నుండి కొమ్మలు బయలుదేరునో ఆ వృక్షమధ్య భాగమునకు సంధమని పేరు. అసవః ప్రాణాది పంచవాయువులు స్కంధము నుండి విస్తరించుటచే కొమ్మలు చక్షురాది జ్ఞానేంద్రియముల యొక్క వాగాది కర్మేంద్రియముల యొక్కయు స్థితి ప్రాణాధీనమైనది గాన వాటి సముదాయమే అగ్రములు. ఇంద్రియములు ప్రాణాధీనములను విషయము ఇంద్రియ ప్రాణ సంవాద శృతియందు ప్రసిద్ధము. అగ్రములు శాఖాధీన స్థితికములను విషయము లోక ప్రసిద్ధమే. విషేహ శబ్దస్పర్శ రూపరసగంధములు పుష్పాణి అగ్రముతో సంబంధించిన వగుటచే పుష్పములు. విషయేంద్రియ సంబంధమునకు పిమ్మట కల్గున దగుటచే దుహఖమే శాఖాగ్రములయందు పుష్పోత్పత్తినంతరమే ఫలము పుట్టును కదా. వెనుక కర్మ శబ్దము పుణ్యాపుణ్యరూపకర్మను చెప్పుచున్నది గానను అప్పుడప్పుడు సుఖము కూడా కనబడుచున్నది కావునను సుఖమును గూడా ఫలమని చెప్పుట యుక్తమైనట్లు తోచవచ్చును. కాని వివేకవంతులు వైశేక సుఖమును గూడా దుహఖము ఫలము. 224. శ్రీవివేక చూడామణి గనే పరిగణింతురు, ఈ సుఖమును సాధించినప్పుడును ఆ సుఖము పోయినప్పుడును దుహఖమే కనబడుచున్నది కదా. కావుననే గీతలో ఏ హి సంస్పర్శజా భోగా దుహఖ్యోనయ ఏవతే ఆద్యంత వస్త అహకౌనేయన తేషు రమతే బుధాయ్ నదీ. విషేంద్రియ సంబంధము వలన కలుగు భోగములన్నీయు దుహఖ కారణములే, అవి ఆద్యంతములు కలవి. ఓ అర్జున, పండితుడైనవాడు వాటియందు రమింపడు అని చెప్పబడినది న్యాయశాస్త్రమునందుగూడా. 6 ఇంద్రియములు, 6 ఇంద్రియ విషయములు, 6 బుద్ధులు, శరీరము, సుఖము, దుహఖము అనువాటిని 21 దుహఖములు అని చెప్పుచూ సుఖముగూడా దుహఖమధ్యమున చేర్చబడి కావున ఇచ్చటగూడా సుఖముకూడా దుహఖమే అను నభిప్రాయముతో ఒక్క దుహఖమే ఫలముగా చెప్పుట జరిగినది. గట్ ఈ దుహఖము నానావిధములగు కర్మల వలన కలుగునది. హేతువైన కర్మ అనేక విధములైన దగుటచే ఫలము కూడా అనేక ప్రకారముల నుండును. ఈ వృక్షమున భోక్త దోహకరు సఫలమును అనుభవించు జీవుడే పక్షి. ఈ విధముగా అజ్ఞానములకమును దోహకమనున్నది యొక్కటి ఏ ఫలము కలదియు అగు ఈ సంసార వృక్షమును విషవృక్షమును వలె విడువవలెను అని భావము. ఇట్లు వర్ణించుటచే దేహాత్మ బుద్ధిరూపమగు బంధము రాగద్వేషాది దోషములను కలిగించుట ద్వారా ధర్మాధర్మ రూపములగు కర్మలకు హేతువు. ఆ కర్మలచే శరీర పరంపర కలుగుచు దానియందు అహం అను అభిమానము జనించుచుండును. ఈ విధముగ దృఢములముగా ఈ బంధము నిలచియున్నది అని కథం ప్రతిష్టాస్య అను ప్రశ్నకు సమాధానము చెప్పినమైనది. అవ కథం విమోక్ష అను ప్రశ్నకు సమాధానము చెప్పుటకే ఇప్పుడు హేతు ఫలసహితమగు పూర్వోక్త బంధమును అనువదించుచున్నాడు. బంధనిరూపణము 226. అజ్ఞానములోయ మనాత్మబద్ధ నైసర్గికోనాది త్రణన ఈరితః జన్మాప్యే వ్యాధి జరాది దుహఖ ప్రవాహతాపం జనేత్యముష్య 148. అయం ఈ అనాత్మబంధ అనాత్మబంధము అజ్ఞానములజ్ఞానమే మూలముగా కలది నైసర్గిక స్వభావసిద్ధమైనది అనాది అనాది యనియు ఆనంత అనంత మనియు ఈరితః చెప్పబడినది. అముష్య ఈ జీవునకు జన్మ తాపం జన్మ జన్మము అప్యయ మరణము వ్యాధి వ్యాధులు జరాది ముసలితనము మొదలైన దుహఖి ప్రవాహము వలన తాపం తాపమును జనేతి కలిగించుచున్నది. అయం సర్వలోక ప్రసిద్ధమగు ఈ అనాత్మబంధ శరీరము మొదలగు అనాత్మ పదార్థములతో ఏర్పడిన తాదాత్యభిమానము అజ్ఞానముల స్వరూపాజ్ఞానమే మూలముగా కలది. నైసర్గిక అహ పూర్వ పూర్వాధ్యాసముల వలన ఏర్పడిన సంస్కారము హేతువుగా కలది. అనాదహ అనాదేగు అజ్ఞానము యొక్క కార్యముగుట వలన ఎప్పుడు పుట్టినదో చెప్ప శక్యము కానిది. అనంత జ్ఞానము లేకుండా నాశము లేనిది. ఈరితః చెప్పబడినది అభీప్తులచేత అని అధ్యాహారము నాంతో నచాదహ అని స్మృతకుడ చెప్పుచున్నది. ఇట్టి ఈ బంధము అముష్య ఈ జీవునకు తాపం జన్మ శరీరోత్పత్తి అప్యేహ మరణము వ్యాధి రోగము జరా వార్ధక్యము ఆది పదముచే అధిభౌతికాధి దైవిక తాపములను గూడా పరిగ్రహింపవలెను. వాటిచే కల్గు ఏ దోహఖములు కలవో వాటి యొక్క ప్రవాహ పరంపర ఒకదాని తరువాత ఒకటి వచ్చిపడుట దానిచే తాపం ఉద్వేగమును పుట్టించును. పాతం అను పాఠమున ఆ ప్రవాహములో పడుటను అను అర్థము స్పష్టము. శ్రీవివేక 10:228. శ్రీవివేక చూడామణి పరమేశ్వరానుగ్రహ లబ్ధమగు దృఢతర వివేకముచే కలుగు స్వస్వరూపానుభవము తప్ప మరి దేనిచేతను ఈ బంధమును తొలగింప శక్యము కాదని చెప్పుచున్నాడు.